3:5 పంచమం బ్రాహ్మణము సప్తాన్న విశేషములు అథ పంచమం బ్రాహ్మణం. మంత్ర 1:I.V.1 యత్సప్తాన్నాని మేధయా తపసాజ నేర్పిత ఏకమస్య సాధారణం ద్వే దేవాన భాజేత్ త్రీణ్యాత్మనేకృత పశుభ్య ఏకం ప్రాయచ్ఛత్ తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ న కస్మాత్తాని న క్షీయంతేద్యమానాని సర్వదా. యో వై తామక్షితిం వేద సోన్నమత్తి ప్రతికేన స దేవాన పెగచ్చతి స ఉజ్జముపజీవతీతి. శ్లోకాః 1:1 యత్ సప్త 7 అన్నాని మేధయ తపసా జనేత్పిత వినోదకల్పనమాత్రమగు దృశ్యము యొక్క ద్రష్టదృశ్యానుభవముల కొరకే సృష్టికర్త 7 అన్నములను జనింపజేస్తున్నారు. ఏకమస్య సాధారణం ద్వే దేవాన భాజయత్ త్రీణి ఆత్మనే అకురుత. 1 సమస్త సదేహ జీవుల కొరకే ఆహారము అనబడే అన్నము. 2:3 అశరీర సృష్టి నిర్మాణ దివ్య ప్రాజ్ఞులగు దేవతల కొరకే ఆహుత ప్రహుతములు అనబడే అన్నము. 4:5:6 జీవాత్మ యొక్క జీవాధార ఆహారములైనట్టి మనోవాక్ ప్రాణములు అనే అన్నము. పశుభ్య ఏకం ప్రాయచ్ఛ తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చన. 7 పశువుల పరిపోషణము కొరకు చనువులలో పాలిండ్లలో క్షీరము పాలు సమస్త పరిశోణ సూక్ష్మ పదార్థములు పాలు యందు క్షీరము పయస్సునందు ఉంచబడ్డాయి, ప్రక్షిప్తము చేయబడుచున్నాయి. దేహము యొక్క రక్షణా విధానము అన్నము. కస్మాత్తాని నక్షీయంతే అద్యమానాని సర్వదా. ఈ 7 అన్నములు సృష్టించబడిన జీవులచే భుజింపబడుచుకూడా అవన్నీ క్షీణించవు తరగవు. యో వై తామక్షితిం వేద సో అన్నమత్తి ప్రతికేన. ఎవడైతే సృష్టిలోని ఈ సప్తాన్నముల అక్షయత్వము తెలుసుకుంటాడో అట్టివాడు క్రమంగా ఈ సమస్తము తనకు ఆత్మకు అభిన్నముగాను ఆత్మ యొక్క ప్రతీకగాను గమనించి ఆత్మత్వము నిశ్చలపరచుకొనుచున్నాడు. స దేవానపి గచ్చతి స ఊర్జం ఉపజీవతి ఇతి శ్లోకాః. అతనిని దేవతలు కూడా స్వయముగా ఆశ్రయించున్నారు. అతడు అమూతత్వము సంతరించుకుంటున్నాడు. దీని గురించి శ్లోకములుగా శాస్త్రములచే చెప్పబడుచున్నాయి. మంత్ర 2:5.2 యత్సప్తాన్నాని మేధయా తపసాజన్యపితేతి మేధయా హి తపసాజనేత్ పితేకమస్య సాధారణమితిదమేవాస్య తత్సాధారణమన్నం యదిదమధ్యతే సయ ఏతదుపాస్తే న స పాప్మనో వ్యావర్తతే మిశ్రగ్మ హేతత్ ద్వే దేవాన భాజేదితి హుతం చ ప్రహుతం చ తస్మాత్ దేవేభ్యో జుహ్వతి చ ప్రచ జుహ్వత్యథో ఆహుద్దసపూర్ణమాసావితి తస్మాన్నేష్ట్యాజుక స్యాత్ పశుభ్య ఏకం ప్రాయచ్ఛదితి తత్పయః. పయో హేవాగ్రే మనుష్యాశ్చ పశవశ్చోపజీవంతి తస్మాత్ కుమారం జాతం ఘృతం వై వాగ్రే ప్రతిలేహయంతి స్తనం వానుధాపయంత్యథ వత్సం జాతమాహురతృణాద ఇతి. తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ నేతి పయసి హీదం సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ న తద్యదిదమాహు సంవత్సరం పయసా జుహ్వదప పునర్మృత్యుం జయతీతి న తథా విద్యాత్ యదహరేవ జుహోతి తదహః పునర్మృత్యుమపజయత్యేవం విద్వాన్ సర్వం హి దేవేభ్యోన్నాద్యం ప్రయచ్ఛతి. కస్మాత్తాని న క్షీయంతేద్యమానాని సర్వదేతి పురుషో వా అక్షిత్యః సహీదమన్నం పునః పునర్జనయతే. యో వై తామక్షితిం వేదేతి పురుషో వా అక్షిత్యః సహీదమన్నం ధియా ధియా జనయతే కర్మభిర్యద్ధేతన్న కుర్యాత్ క్షీయేతః. సోన్నమత్తి ప్రతికేనేతి ముఖం ప్రతీకం ముఖేనేత్యేతత్ స దేవానపి గచ్చతి స ఊర్జముపజీవతీతి ప్రశంస. 2:2 యత్ సప్త 7 అన్నాని మేధయ తపస అజనేతి. అట్టి సప్తాన్నములు సృష్టికర్త యొక్క మేధస్సు తపస్సు నుండియే సంప్రదర్శనము అవుతున్నాయి. జీవులకు కూడా మేధస్సు తెలివి తపస్సు ప్రయత్నము లచేతనే ఆహారము లభించగలదు. పితేతి మేధయా హి తపస అజనేతి పితైకం అస్య సాధారణం ఇతీదం ఏవ అస్య తత్ సాధారణం అన్నం యత్ ఇదం అద్యతే. అట్టి అన్నము గురించియే బ్రాహ్మణములచే చెప్పబడుచున్నాయి. కాబట్టి జగత్పిత నుండి సాధారణ అన్నము అన్నాదులగు జీవులు కర్మలు జనిస్తున్నాయి. అట్టి అన్నమును పొందువాడు అన్నముల నిర్మాణము కొరకే పరిశ్రమను సమర్పించాలి. తానుకూడా అన్నాదుడై ఉండాలి. సయ ఏతత్ ఉపాస్తే న స పాప్మనో వ్యావర్తతే మిశ్రగ్ం హి ఏతత్. ఒకటి, అట్టి అన్నమును సమర్పణ అను ఉపాసనచే సేవించువాడు అన్నమును తదితర జీవులకు సమర్పించువాడు పాపమును రుణమును పొందడు. మానవుల సాధారణాన్నము గురించి ఈ విధంగా చెప్పుకుంటున్నాము. ద్వే దేవాన భాజయత్ ఇతి, ఒకటి హుతం చ, రెండు ప్రహుతం చ, తస్మాత్ దేవేభ్యో జుహ్వతి ప్రచ జుహ్వతి అథో ఆహోహ దస్స పౌర్ణమాస ఇతి, రెండు మూడు దేవతల కొరకై రెండు విధములైన దేవత అన్న విభాగములను ప్రజాపతి సంకల్పించి నిర్మించారు. ఒకటి హుతము, రెండు ప్రహుతము. అందుచేతనే దేవతల కొరకే హోమములను, భూతతృప్తి కొరకే బలిహరణములను, జుహ్వము ప్రతి జుహ్వములను చేస్తూ ఉన్నారు. ఈ హుతప్రహృతములనే కొందరు దర్శ పూర్ణమాసములుగా కూడా చెప్పుచున్నారు. తస్మాన్నేష్టి యాజుక హస్యాత్, దశపూర్ణమాసములచే కొందరు యాంగికులు దేవతల గురించి ప్రాయశ్చిత్తంగా హుతములను, దేవతలకు ప్రహృతములను, సహజీవులకు భూతములకు సమర్పిస్తూ యజ్ఞపురుషుని అర్చిస్తున్నారు. పశుభ్య ఏకం ప్రాయచ్ఛత్ ఇతి తత్పయః. పయోహి ఏవ అగ్రే మనుష్యాశ్చ పశవశ్చ ఉపజీవంతి. పరమాత్మ పశువుల కొరకై పయస్వరూపమైన అన్నమును ముందుగా సృష్టించారు. అట్టి క్షీరము పాలు సర్వజీవ పోషకము కాబట్టి ముందుగా మానవులు ఉపయోగించుచున్నారు. పశువుల సంతానము కూడా ముందుగా క్షీరమే త్రాగుచున్నాయి. తస్మాత్ కుమారం జాతం ఘృతంవైవ అగ్రే ప్రతి లేహయంతి స్తనం వానుధాపయంతి. అందుచేతనే పుట్టిన పిల్లల పెదమలకు పాలసరమగు నేయి ఘృతమును తాకిస్తారు. జాతక సంస్కార సమయంలో కూడా ముందుగా పిల్లల పెదవులకు నేయి తాకిస్తారు. ఆ సందర్భంలో తల్లిచేత పాలు కూడా పిల్లవానికి త్రాగింపజేస్తారు. అథవత్సం జాతం ఆహోహ అతృణాద ఇతి, తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. క్షీరమునందు దేహ పరిపోషక ఔషధులన్నీ ఇమిడి ఉన్నాయి. బాలుడు తల్లిపాలు తాగేంతకాలం అతృణాదుడు అని పిలుస్తారు. యచ్చ ప్రాణితి యచ్చ నేతి పయసి హీదం సర్వం ప్రతిష్ఠితం. యచ్చ ప్రాణితి యచ్చన తత్యత్ ఇదం ఆహోహ సంవత్సరం పయసా జుహ్వతి అప పునః మృత్యుం జయతి ఇతి. ప్రాణికి ప్రాణరూపమగు క్షీరము పయసి త్రాగి జీవించటానికి సర్వము ప్రతిష్ఠము. అట్టి ప్రాణశక్తి ప్రక్షిప్తమయ్యున్న క్షీరము పాలు తో పరమాత్మకు అభిషేకము శివాభిషేకము మొదలైనవి సంవత్సరకాలం చేయువాడు జనన మరణచక్రమును పునః పునః జన్మల పరిధులను దాటివేస్తాడు. న తథా విద్యాత్యత్ అహరేవ జహోతి తత్ అహః పునర్ముత్యః అపజయతి. ఎవడు క్షీరతత్వమును తెలుసుకుని అభిషేకము నైవేద్యము మొదలైనవి నిర్వర్తించి పాలతో సేవిస్తాడో అట్టివాడు పునర్జన్మ దోషముల నుండి అప్పటికప్పుడే బయటపడగలడు. ఏవం విద్వాన్ సర్వం హి దేవేభ్యో అన్నాద్యం ప్రయచ్చతి. ఈ రీతిగా తెలుసుకుని ఆహుత సమర్పణముతో అభిషేకము ఘృత సమర్పణ చేయువాడు సర్వదేవతాస్వరూపుడగుచున్నాడు. ఆప్తజనులకు సమస్తము తానే ప్రసాదించువాడు అన్నాదుడు కాగలడు. కస్మాత్ తాని నక్షీయంతే అద్యమానాని సర్వదేతి. ఈ తీరుగా క్షీరతత్వ వేదమును తెలుసుకున్నవాడు పండితుడు, వేదజ్ఞుడు, నిత్యానిత్య వివేకి. క్షీరమును ఉదయము సాయంకాలము ఆహుత ప్రక్షేపణముతో హోమం చేయువాడు సర్వదేవతాస్వరూపుడు అగుచున్నాడు. పురుషో వా అక్షిత్యః సహీదం అన్నం పునః పునః జనేతే. ప్రజాపతిచే సృష్టించబడిన సప్తాన్నములు ఆయా వేరువేరు రిస్పెక్టివ్ భోక్తలు సర్వదా భక్షిస్తూ ఉన్నప్పటికీ అవి సృష్టిలో పునః పునః జనిస్తున్నాయి, తరగటం లేదు. అట్టి అన్నం బ్రహ్మధర్మమును ఎరిగినవాడు మరల మరల అన్నము పొంది దృశ్య వ్యవహారమును జయించి ఆత్మత్వము సంతరించుకొనుటలో విజయుడు కాగలడు. యో వై తాం అక్షితిం వేదేతి పురుషో వా అక్షిత్యః సహీదం అన్నం ధియా ధియా జనేతే. కర్మభ్యః యత్ హి ఏతత్ యద్యేతత్ న కుర్యాత్ క్షీయేత హసో అన్నం అత్తి. సృష్టిలోని సప్తాన్నముల క్షీణము పొందని నిత్యజనయత్వమును ఎరిగిన ఘనుడు ఉత్తమ బుద్ధితో కూడిన బుద్ధి సంపన్నుడు కాగలడు. కర్మచేత అన్నము పొందుచూనే అద్దాని నిత్యత్వమును ఉపాసించాలి. అట్టివాడు అన్నము దృశ్యానుభవము తరుగునది కాదు అని గ్రహించి అక్షయమును పొందగలదు. దృశ్యము దృశ్యానుభవము తరగనివే. ప్రతికేనేతి ప్రతీక ఏనైతి ముఖం ప్రతీకం, ముఖేనేతి ఏతత్ స దేవానపి గచ్చతి, స ఊర్జం ఉపజీవతీతి ప్రశంస. ఇట్లు తెలుసుకొనిన పురుషుడు ముఖముతో అన్నము దృశ్యానుభవము ఆస్వాదిస్తూ దేవతాస్వరూపుడు అగుచున్నాడు. అట్టివాడు సర్వదా బంధనములు త్యజించి పరమాత్మత్వము పుణికిపుచ్చుకోగలడు. అతడు ప్రశంస అప్రీసియేషన్ కు అర్హమైన జీవనము పొందగలడు. మంత్రమూడు i.v.3 త్రీణ్యాత్మనే కృతేతి మనోవాచం ప్రాణం, తాన్యాత్మనే కృతాన్యత్రమన అభువం నాదస్యమన్యత్రమన అభువం నాశ్రోషమితి మనసా హేవ పశ్యతి మనసా శృణోతి. కామః సంకల్పో విచికిత్స శ్రద్ధాశ్రద్ధ ధృతిరధృతిర్హృద్ధిర్భీరిత్యేతత్సర్వం మన ఏవ తస్మాదపి పృష్ఠత ఉపస్పృష్టో మనసా విజానాతి. యః కశ్చ శబ్దో వాగేవ సైషా హ్యంతమయత్తేషాహీన ప్రాణోపానో వ్యాన ఉదానః సమానోన ఇత్యేతత్సర్వం ప్రాణ ఏవైతన్మయో వాయమాత్మ వామ్మయో మనోమయః ప్రాణమయః. మూడు మూడు త్రీణి ఆత్మనే అకృతేతి మనోవాచం ప్రాణం, తాని ఆత్మనే అకృత అన్యత్ర మన అభూవం నాదర్శనం. పరమపిత అయినట్టి ప్రజాపతి పితామహుడు బ్రహ్మదేవుడు సృష్టికర్త తన కొరకే ఇంకా మూడు మూడు విధములైన అన్నములను నిర్మించుకొంటున్నారు. అవి ఒకటి మనస్సు, రెండు వాక్కు, మూడు ప్రాణము అను అన్నములు. ఆత్మనగు నేను వేరుక స్థానము స్థితిలో మనస్సు కలవాడను అగుచున్నాను. మనస్సు చేతనే చూస్తున్నాను, వింటున్నాను, వాంఛిస్తున్నాను, సంకల్పిస్తున్నాను అను స్వకీయ కల్పనను ఆశ్రయిస్తున్నారు. అన్యత్రమన అభూవంన ఆశ్రోషమితి మనసా హి ఏవ పశ్యతి మనసా శృణోతి. ఆయనచే కల్పితము అగుచున్న మనస్సు చేతనే ఆయన సమస్తము నిర్వర్తిస్తూ ఉన్నారు. మనస్సు లేనిచోట ఏదీ అనుభవము కాదు, చూడబడదు, వినబడదు. ఈ విధంగా మనస్సు చేతనే ఒకటి దృశ్య సంబంధమగు బంధము, రెండు ఆత్మమనన సంబంధమగు మోక్షము కూడా రూపము దిద్దుకుంటున్నాయి. కామః సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృత్యః అధృత్యః హ్రియః ధియః భియః ఏతత్ సర్వం మనేవ. ఏదో కావాలి అనే కామ సంకల్పము దాని విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి ధైర్యము అధృతి పిరికితనము తక్కువగా హ్రీ భావించటము బుద్ధి భయము ఇవన్నీ కూడా మనోవిన్యాస చమత్కారములే. తస్మాత్ అపి పృష్ఠత ఉపస్పృష్ఠో మనసా విజానాతి. ఒకనికి వీపు ప్రదేశంలో ఏదో తాకింది, అది ఇట్లా తెలిసింది, కళ్ళచేత కాదు కదా, మనస్సు చేతనే. యః కశ్చ శబ్దో వాగేవ సా ఏషాహి అంతమాయః తైషాహిన యత్ తేషాహిన ప్రాణో అపానో వ్యాన ఉదానః సమానో అన ఇత్యేతత్ సర్వం ప్రాణ ఏవ ఏవై తన్మయో వాయమాత్మా వామ్మయో మనోమయః ప్రాణమయః. సమస్త శబ్దములు మనస్సు యొక్క వాక్ స్వరూపమే. మనస్సే వాక్కుగా ప్రదర్శనమవుతోంది, ప్రాణమే వాక్కు రూపముగా ప్రదర్శనమవుతోంది, మనస్సే ప్రాణ ఇంద్రియ దృశ్యానుభవ రూపం కూడా. ప్రాణశక్తియే ప్రాణంపాన వ్యాన ఉదాన సమాన ప్రాణశక్తిగా కూడా ప్రదర్శనమవుతోంది. ఈ అనుభవముగుచున్న సమస్తము ముఖ్య ప్రాణస్వరూపమే. ఆత్మమేమగు జీవాత్మ ప్రాణమయము వాక్మయము మనోమయము అగుచున్నది. మంత్ర నాలుగు i.v.4 త్రయోలోక ఏత ఏవ వాగేవాయం లోకో మనోంతరిక్షలోక ప్రాణోసౌ లోకః. నాలుగు నాలుగు త్రయోలోక ఏత ఏవ వాగేవ అయం లోకో మనో అంతరిక్ష లోకః ప్రాణో అసౌ లోకః. భూ భువర్ సువర్లోకములు అనబడే త్రిలోకములు వాక్ మనో ప్రాణరూపములే. వాగేవ అయం లోకో ఈ లోకము వాక్ స్వరూపమే, వాక్ నిర్మితమే. భూలోకమే వాక్కు, అంతరిక్షమగు భూవర్లోకమే మనస్సు, సువర్లోకమే ప్రాణము. మంత్ర 5:5. త్రయో వేద ఏత ఏవ వాగేవర్గ్వేదో మనో యజుర్వేద ప్రాణః సామవేద 5:5. త్రయో వేద ఏత ఏవ వాక్ ఏవ ఋగ్వేదో మనో యజుర్వేద ప్రాణః సామవేద. ఋక్యజుర్సామములంబడే త్రిలోకములు వాక్ మనో ప్రాణములే. వాక్కు ఋగ్వేదము, మనో యజుర్వేదము, ప్రాణము సామవేదము. మంత్ర 6:5.6. దేవాః పితరో మనుష్యా ఏత ఏవ వాగేవ దేవా మనః పితరః ప్రాణో మనుష్యాః. 6:5. పితరో మనుష్యా ఏత ఏవ వాక్ ఏవ దేవా మనః పితరః ప్రాణో మనుష్యాః. దేవ పితర మనుష్యులు వాక్ మనో ప్రాణస్వరూపాలే. వాక్కుయే దేవత, మనస్సు పితృదేవత, ప్రాణమే మనుష్యులు. మంత్ర 7:5.7. పితామాతా ప్రజేత ఏవ మన ఏవ పితా వామాతా ప్రాణః ప్రజా. 7:7. పితామాతా ప్రజేత ఏవ మన ఏవ పితా వాక్మాతా ప్రాణః ప్రజా. పితామాతా ప్రజలు తత్స్వరూపులే. మనస్సుయే పితా తండ్రి, వాక్కుయే మాత తల్లి, ప్రాణమే సంతానము. మంత్ర 8:5.8. విజ్ఞాతం విజిజ్ఞాస్యమ విజ్ఞాతమేత ఏవ యత్కించ విజ్ఞాతం వాచస్తద్రూపం వాగ్హి విజ్ఞాత వాగేనం తద్భుత్వావతి. 8:8. విజ్ఞాతం విజిజ్ఞాస్యం అవిజ్ఞాతం ఏత ఏవ విజ్ఞానము విజిజ్ఞాస్యము తెలుసుకొననది తెలుసుకోవాలనే ఇష్టము, అవిజ్ఞాతము ఆత్మ యొక్క ఏమరపు. ఈ మూడు కూడా మనో ప్రాణస్వరూపములే. మంత్ర 9:5.9. యత్కించ విజిజ్ఞాస్యం మనసస్తద్రూపం మనోహి విజిజ్ఞాస్యం మన ఏనం తద్భూత్వావతి. 9:9. యత్కించ విజ్ఞాతం వాచః తత్రూపం వాగ్ధి విజ్ఞాత వాగేనం తద్భూత్వావతి. విజ్ఞానస్వరూపమే వాక్ రూపము, వాక్కే విజ్ఞానస్వరూపము. విజ్ఞాతయే వాక్కు పలుకువాడు. వాక్కు విజ్ఞానస్వరూపమై ఆ వాగ్విభూతి తెలిసినవానిని రక్షిస్తోంది. మంత్ర 9:5.9. యత్కించ విజిజ్ఞాస్యం మనసస్తద్రూపం మనోహి విజిజ్ఞాస్యం మన ఏనం తద్భూత్వావతి. 9:9. యత్కించ విజిజ్ఞాస్యం మనసః తత్రూపం మనోహి విజిజ్ఞాస్యం మన ఏనం తద్భూత్వా అవతి. విజిజ్ఞాస్యమే తెలుసుకోవటము, నైంద్ తెలుసుకోవాలనే ఇష్టము అనునదే మనస్సు యొక్క రూపము. మనస్సు యొక్క సహజనిజవాస్తవ రూపము పరమాత్మయే. మనస్సే తెలుసుకోవటము కూడా. మనస్సును విజ్ఞాతగా తెలుసుకునేవాడుగా, విజ్ఞానముగా తెలుసుకోవటముగా, విజిజ్ఞాస్యముగా తెలుసుకొనబడే సమస్తముగా ఎరుగువాడు ఆత్మను ఎరుగగలడు. మంత్ర 10:5.10. యత్కించావిజ్ఞాతం ప్రాణస్య తద్రూపం ప్రాణో హ్యవిజ్ఞాతః ప్రాణ ఏనం తద్భూత్వావతి. 10:10. యత్కించావిజ్ఞాతం ప్రాణస్య తత్రూపం ఏ కొంచెము ఇంద్రియములకు విషయమే ఆత్మగా అవిజ్ఞాతమయ్యున్నదో, ఆత్మకాదు అని అనిపిస్తోందో, అది కూడా ప్రాణస్వరూపమే. ప్రాణోహి అవిజ్ఞాతః ప్రాణ ఏనం తద్భూత్వా అవతి. తెలియబడదు అనునది తెలియబడేది కాదు, తెలుసుకునేదే అది కదా. ప్రాణమే అవిజ్ఞాతము, తెలియబడే ఇంద్రియ విషయము వంటిది కాదు. ఈ విధంగా తెలుసుకునేవాడు ప్రాణేశ్వరుడే అని తెలుసుకున్నవానిని ప్రాణము వీడక సదా సంరక్షించునదే ఉండగలదు. మంత్ర 11:5.11. తస్యే వాచః పృథివీ శరీరం జ్యోతి రూపమైమగ్నిస్తద్యావత్యేవ వా తావతి పృథివీ తావానేమగ్నః. 11:11. తస్యే వాచః పృథివీ శరీరం జ్యోతి రూపం అయం అగ్నః. వాక్కుకు పృథివీయే శరీరము, ఇంద్రియములు జ్యోతి స్వరూపము, వాక్కే అగ్ని జ్యోతి తేజస్సు కూడా. తత్యావత్ ఏవ వాక్తావతి పృథివీ తావా నయమగ్నః. 1. వాక్కు, 2. జ్యోతి. ఈ రెండు ఎంతటి పరిణామము కలిగి ఉంటాయో భూమి మాటర్ కూడా అంతవరకు పరిణామము కలిగినదే ఉంటోంది. అగ్ని కూడా అంతే పరిణామము కలిగి ఉంటోంది. మంత్ర 12 IV.12 అథైతస్య మనసో ద్యోహ శరీరం జ్యోతిరుపమ్మ సావాదిత్యస్తద్యావదేవ మనస్తావతి ద్యోస్తావాన సావాదిత్యస్తౌ మిథునం సమైతాం తతః ప్రాణోజయత స ఇంద్రః స ఏషో సపత్నో ద్వితీయో వై సపత్నో నాస్య సపత్నో భవతి యా ఏవం వేద 12 అథ ఏతస్య అథైతస్య మనసో ద్యోహ శరీరం జ్యోతిరూప మనసావ ఆదిత్యః. ఇప్పుడిక మనస్సు యొక్క విభూతి గురించి చెప్పుకుంటున్నాము. మనస్సు యొక్క శరీరము ద్యులోకము. మనస్సు యొక్క జ్యోతి ఎన్లైటన్మెంట్ రూపమే ఆదిత్యుడు. తద్యావదేవ తద్యావదేవ మనస్తావతి ద్యోహ తావాన్ ఆసావాదిత్యః తౌ స్తౌ మిథునం సమైతాం తతః ప్రాణో జాయత. ద్యులోకము ఎంతటి పరిణామంగా ఎంతవరకైతే విస్తరించి ఉంటుందో అంతటి పరిణామంగానూ మనస్సు విస్తరించి ఉండగలదు. అంతవరకు ఆసావాదిత్యుడు తేజస్సు విస్తరించి ఉండగలదు. వాక్కు మనస్సులు తల్లిదండ్రుల వలె కలయిక కలిగి ఉన్నంతవరకు ప్రాణము కూడా విస్తరించినదే ఉన్నది. వాక్కు మనస్సుల వలన ప్రాణము ప్రవవర్తనమును ప్రదర్శిస్తోంది. స ఇంద్రః స ఏషో అసపత్నో ద్వితీయో వై సపత్నో నాస్య సపత్నో భవతి యం ఏవం వేద. వాయురూపంగా జనితమైన ప్రాణమే ఇంద్రుడు, లోకపాలకుడగు పరమాత్మ. అట్టి పరమాత్మ అసపత్నుడు. ప్రకృతి అనబడు మరొకటి ఏదీ లేనివాడు. ఆత్మపురుషుడు సపత్నుడు, అసపత్నుడు కూడా. ఈ విధంగా ఆత్మగురించి తెలుసుకున్నవాడు ఆత్మభావన సిద్ధించుకోగలడు. మంత్ర 13 IV.13 అథైతస్య ప్రాణస్యాపః శరీరం జ్యోతిరుపమసౌ చంద్రస్తద్యావానేవ ప్రాణస్తావత్య ఆపస్తావానసౌ చంద్రః తా ఏతే సర్వా ఏవ సమాః సర్వేనంతాః సయో హైతానంతవత ఉపాస్తేంతవంత సలోకం జయత్యథయో హైతానంతానుపాస్తేనంత సలోకం జయతి. 13 అథైతస్య ప్రాణస్య ఆపః శరీరం జ్యోతిరూపం అసౌ చంద్రః. అట్టి ప్రాణదేవతకు ఉదకము జలము శరీరము. ఆద్దాని జ్యోతిరూపమే చంద్రుడు. తద్యావానేవ ప్రాణః తావత్య ఆపస్తావాన్ అసౌ చంద్రః తా తత్ ఏతే సర్వైవ సమాః సర్వే అనస్తాః సయో హి ఏతాన్ అంతవత ఉపాస్తే అంతవంతగ్ సలోకం జయతి అథయో హైతాన్ అనంతాన్ ఉపాస్తే అనంతం సలోకం జయతి. అంతరిక్షము ప్రాణస్వరూపమే. అంతరిక్షము విస్తరించి ఉన్నంతవరకు జలము చంద్రమసము మనస్సు విస్తరించి ఉంటున్నాయి. ఆత్మలాగానే ఉదకము కూడా అనంతమే. ఎవడైతే ప్రాణశక్తిని ఉదకమును అనంతముగా గమనిస్తూ ఉపాసిస్తాడో అట్టివాడు లోకములను జయించగలడు. జయించగలడు. తానే అనంతమగు ఆత్మస్వరూపుడై ప్రకాశించగలడు. మంత్ర 14 IV.14 స ఏష సంవత్సరః ప్రజాపతిః షోడశకలస్తస్య రాత్రయ ఏవ పంచదశ కళా ధ్రువైవాస్య షోడశీ కళా స రాత్రిభిరేవాచ పూర్యతే పచ్చక్షీయతే సోమావాస్యాగ్న్ రాత్రిమేతయా షోడశ్యా కలయ సర్వమిదం ప్రాణభూదను ప్రవిశ్య తతః ప్రాతర్జయతే తస్మాదేతాగ్నిరాత్రిం ప్రాణభూతః ప్రాణం న విచ్ఛిన్ద్యాదపి కూకలసస్యేతస్య ఏవ దేవతాయ అపచిత్యే. 14 స ఏష సంవత్సరః ప్రజాపతిః షోడశకలః తస్య రాత్రయ ఏవ షోడశ కళాత్ముడగు ఆత్మపురుషుడు. షోడశ 16 కళలు తన అవయవములుగా కలిగియున్న ప్రజాపతియే కాలస్వరూపుడై సంవత్సర రూపుడై కూడా ఉంటున్నారు. ఆయనకు 15 తిథులు 15 కళలు. పంచదశ కళా ధ్రువైవ అస్య షోడశీ కళ నరాత్రిభిరేవాచ పూర్యతే అపచక్ష్యతే. అట్టి పంచదశ కళలకు ఆవలిగా 16 వదగు అమావాస్యే అన్నిటికీ స్థానమై శేషించియున్నట్టిది. అమావాస్యేందు శేషించి ఉండేదే శాశ్వతమైన కళ. సో అమావాస్యాగ్రాత్రిం ఏతయ షోడశ్యా కళయా సర్వం ఇదం ప్రాణభృత్ తదను అనుప్రవిశ్య తతః ప్రాతః జాయతే. 16 వదగు అమావాస్య నుండే తక్కిన 15 కళలు ప్రసనం అగుచున్నాయి. ఆ 16వ కళే ప్రాణశక్తిని ధరించి సమస్త జీవులలో ప్రాణము రూపంగా ప్రవేశింపజేసి జీవులందరి మెలకువకు ఉదయమునకు కారణము అగుచున్నది. 16వ కళే అమావాస్య యందు ఉండి ఉదయము ఉదయించటము అను 2వ కళతో జన్మిస్తోంది. తస్మాత్ ఏతాం రాత్రిం ప్రాణభూతః ప్రాణం న విచ్ఛిందయత్ అపి కుకలా సస్తి ఏతస్య సస్యేతస్య ఏవ దేవతాయ అపచిత్యత్. ఈ విధంగా శుక్లకృష్ణ తిథులలో ఒక్కొక్క కళతో వృద్ధి చెంది పౌర్ణమినాడు పౌర్ణమసినాడు 16 కళలతో పరిపూర్ణమగుచున్నది కూడా ఆత్మపురుషుడే. తిరిగి ఆయనే కృష్ణపక్షంలో క్షీణిస్తూ అమావాస్యగా శాశ్వతమైన ఏక కళతో ప్రకాశిస్తున్నారు. జగత్తు యొక్క పరిణామహేతుత్వమే కర్మగా వర్ణించబడుతోంది. అమావాస్యేందు పాపాత్ముని కూడా శిక్షించరాదు. జంతుహింస నిషేధము. ప్రజాపతి స్వరూపముగా చంద్రదేవతార్చన చేయతగనది. శ్రీశంకర భాష్యము మంత్ర 15 15 యో వై స సంవత్సర ప్రజాపతః షోడశకలోయమేవ స యోయమేవం విత్పురుషస్తస్య విత్తమేవ పంచదశ కళ ఆత్మైవాస్య షోడశీ కళ స విత్తేనేవ చ పూర్యతేప చక్షీయతే తదేతన్నభ్యం యదేమాత్మా ప్రధిర్విత్తం తస్మాద్యద్యపి సర్వజ్ఞానిం జీయత ఆత్మనా చే జీవతి ప్రధినాగాదిత్యవాహు అ 15 యో వై స సంవత్సర ప్రజాపతయః షోడశకలో అయమేవ స యో అయమేవం విత్పురుషః తస్య విత్తమేవ పంచదశకల ఆత్మైవ. సంవత్సర స్వరూపుడగు ప్రజాపతికి చెందినవే ఈ షోడశ కళలు. ఆయనయే విత్త సంపద స్వరూప పురుషుడు. పంచదశ కళలు ఆ ఆత్మపురుషుని కళలే. షోడశ 16వ కళతో ఆయన పూర్ణుడై ప్రకాశించుచున్నారు. ఆయనే తిరిగి క్షీణవృద్ధి దశల చమత్కారము ప్రదర్శిస్తున్నారు. అస్య షోడశీ కళా సవిత్తేనవాచ పూర్యతే అపచక్ష్యతే తదేతత్ అన్నభ్యం యత్ అయం ఆత్మా ప్రధ్యః విత్తం తస్మాత్ యద్యద్యపి సర్వ జ్ఞానిం జీయత ఆత్మనా చేత్ జీవతి ప్రధినాగాత్ ఇత్యేవ ఆహోహ. ఆత్మస్వరూపమే శాశ్వత కళ. ఆయన బండి చక్రము వంటివాడు. ఆయన యొక్క కాలచక్రములోని ఆకులు 15 కళలు ఆయనకు సంపద. బాహ్యమునగల శరీరము వంటి కాలాంతర విశేషాలు నశించినవి అయినప్పటికీ ఆత్మనిత్యము. నిత్యము ఆట్ ఓల్ టైమ్స్ 15 కళలు ప్రదర్శించి తిరిగి జీవకళలు తనేందు అమావాస్య రూపంగా లయించుకొనుచున్నది ఆ ఆత్మపురుషుడే. మంత్ర 16 15 అథ త్రయో వావలోకాః మనుష్యలోకా పితృలోకో దేవలోక ఇతి. సోయం మనుష్యలోకః పుత్రేణేవ జయ్యో నాణ్యేన కర్మణ కర్మణ పితృలోకో విద్యయా దేవలోకో దేవలోకో వై లోకానాం శ్రేష్టస్తస్మాద్ విద్యాం ప్రశంసంతి. 16 అథ త్రయో వావలోక 1 మనుష్యలోకః 2 పితృలోకో 3 దేవలోక ఇతి. త్రిలోకములు 1 మనుష్య 2 పితృవు 3 దేవ. సో అయం మనుష్యలోకః పుత్రేణైవ జయాయో జయ్యో నాణ్యేన కర్మణ కర్మణ పితృలోకో విద్యయా దేవలోకో. ఈ మనుష్యలోకము ఆత్మవై పుత్రో నామాసి అనునట్లుగా పుత్రుడు అనబడు సాధనచే జయించబడుతోంది. కర్మలచేత పితృలోకము ఆత్మవిద్యచే దేవలోకము జయించబడగలదు. దేవలోకో వై లోకానాగ్ శ్రేష్ఠః తస్మాత్ విద్యాం ప్రశంసంతి. త్రిలోకములలో దేవలోకమే శ్రేష్టమైనది. ఆత్మ విద్యచే జయించబడగల దేవలోకమే అన్నిటికన్నా ప్రశంసనీయము. ఈ విధంగా వేదజ్ఞులచే కీర్తించబడుతోంది. మంత్ర 17 15 అథతః సంప్రత్యర్యదా ప్రైష్యన్మన్యతేథ పుత్రమాహ త్వం బ్రహ్మత్వం యజ్ఞస్త్వం లోక ఇతి. స పుత్రః ప్రత్యాహహం బ్రహ్మాహం యజ్ఞోహం లోక ఇతి. యద్వై కించానుక్తం తస్య సర్వస్య బ్రహ్మేత్యేకత ఏ వై కే చ యజ్ఞాస్తేషాం సర్వేషాం యజ్ఞ ఇత్యేకత ఏ వై కే చ లోకాస్తేషాం సర్వేషాం లోక ఇత్యేకతే తావద్వా ఇదం సర్వమే తన్మా సర్వం సన్నేమితో భునజదితి. తస్మాత్ పుత్రమనుసిష్టం లోక్యమాహుస్తస్మాదేన మనుసా సతి స యదైవం విదస్మాల్లోకాత్ ప్రైత్యతైభిరేవ ప్రాణయః సహ పుత్రమావిశతి. సయద్యనేన కించి దక్షిణయకృతం భవతి తస్మాదేన సర్వస్మాత్ పుత్రో ముంచతి తస్మాత్ పుత్రో నామ సపుత్రేణేవాస్మిమెల్లోకే ప్రతిష్ఠ్యథైనమేతే దైవాహ ప్రాణ అమృత ఆవిశంతి 17 అథ అథ సంప్రత్యహ యదా ప్రైష్యన్మన్యతే సంప్రత్తి వ్రతము అందుచేత సంప్రత్తి లేక సంప్రదానము అనే ఆత్మయజ్ఞము ఈ విధంగా నిర్వర్తింపబడుతోంది. సంప్రతి లెక్కచుచుకొను అథ పుత్రం ఆహ త్వం బ్రహ్మ త్వం యజ్ఞః త్వం లోక ఇతి ఇతి సపుత్రః ప్రత్యాహ అహం బ్రహ్మ అహం యజ్ఞో అహం లోక ఇతి తండ్రి పుత్రునితో కుమార నేను సమస్తము త్యజించి వేయటము అని సంప్రత్తి యాగము నిర్వర్తిస్తూ ఉన్నాను. అందుకుగాను నాకు నీవే బ్రహ్మమువు, నీవే యజ్ఞస్వరూపుడవు, నీవే లోకస్వరూపుడవు కూడా. పుత్రుడు ఆ యజ్ఞములో పలికే పలుకులు అవును తండ్రి. నేనే బ్రహ్మము, నేనే యజ్ఞమును, నేనే ఈ సమస్త లోకస్వరూపుడను కూడా. యద్వై కించానుక్తం తస్య సర్వస్య బ్రహ్మేతి ఏకత. ఏది ఇది అని వాక్కుచే చెప్పబడజాలదో అట్టి బ్రహ్మమే ఏకము అయి అనేకముగా కల్పనాదృష్టికి కనబడుచూ ఉన్నది. ఏ వై కేచ యజ్ఞాః తేషాం సర్వేషాం యజ్ఞ ఇతి ఏకతాయేవ. ఏవేవి యజ్ఞములు అని చెప్పబడుచూ ఉన్నాయో అవన్నీ ఆత్మ యొక్క అక్షరమునందు ఏకత్వము పొందుచున్నాయి. ఏ వై కేచ ఏకేచ లోకాః తేషాం సర్వేషాం లోక ఇతి ఏకత. ఏ లోకములు చెప్పబడుచూ ఉన్నాయో అవన్నీ లోకము అనుశబ్దముచే ఏకత్వము పొందినవగుచున్నాయి. లోకము అనుశబ్దార్థము విస్తరించి ఉన్నంతవరకు ఆ రీతిగా ఆత్మయే విస్తరించినదగుచున్నది. ఏతావద్వా ఇదం సర్వం ఏతత్మా సర్వగ్ం సత్నేమితో అభునజత్ ఇతి తస్మాత్ పుత్రం అనుశిష్టం లోక్యం ఆహుహ. సంప్రత్తివ్రతంలో నేను ఇతఃపూర్వము పూర్తి చేసిన కొంత పూర్తి చేసిన చేయాలనుకుని ప్రారంభించిన యజ్ఞముల నుండి అనుష్ఠానముల నుండి లోకముల నుండి ధర్మముల నుండి ముక్తుడను అగుచున్నాను. సమస్తము పుత్రునకు అప్పజెప్పివేస్తున్నాను అని సంప్రత్తి వ్రతనిష్ఠునిగా పలుకుచున్నాడు. అందుచేతనే ఆత్మావే పుత్రనామాసి అని వేదమంత్రము శ్లాఘిస్తోంది. తస్మాత్ ఏనం అనుశాసతి. ఈ విషయమై వేదములు ఈ విధంగా అనుశాసనము పలుకుచున్నాయి. సయదైవం విత్ సయత్ ఏవం విత్ అస్మాత్ లోకాత్ ప్రైత్యత్ హి అభిరేవ ప్రైత్యథభిరేవ ప్రాణేహ సహ పుత్రం ఆవిశతి. తండ్రి యొక్క సాధనా సంపద తండ్రిచే కుమారునికి కొనసాగించటానికే సమర్పించబడుగాక. అప్పుడిక మరణానంతరం కూడా ప్రాణములు లోకానుభవములు కుమారునికి సమర్పించబడినవి అగుచున్నాయి. సయత్ అనేన కించిత్ దక్షిణయ అకృతం భవతి తస్మాత్ ఏనం సర్వస్మాత్ పుత్రో ముంచతి తస్మాత్ పుత్రో నామ సపుత్రేణైవ అస్మిన్ లోకే ప్రతిష్ఠతి అథైనం ఏతే దేవాః అమృతా ఆవిశంతి. చేసినవి చేయవలసినవి చేయనివి చేయకూడనివి కూడా పుత్రునికి సమర్పించి తండ్రి అకృతుడు కర్మాతీతుడు అగుచున్నాడు. ఈ విధంగా తండ్రి యొక్క లౌకిక ధర్మములు పుత్రుని చేర్చున్నాయి. పుత్రుని సహకారంతో తండ్రి లోకములను కర్మసంబంధములను దాటివేయుచున్నాడు. విద్య అధ్యయన కర్మ నిర్వహణ మాత్రంచేత కర్మలతో సంగము జయించబడదు. సంప్రత్తి కర్మ చేతనే తండ్రి మరణధర్మమును పునరావృత్తులను జయించిన వాక్ప్రాణములను పొందుచున్నాడు. మంత్ర 18 పృథివ్యే చైనమగ్నేశ్చ దైవీ వాగావిశతి సా వై దైవీ వాగ్యయ యద్యదేవ వదతి తత్తద్భవతి 18 పృథివ్యే చ ఏనం అగ్నేశ్చ దైవీ వాగావిశతి సా వై దైవీ వాగ్యయ యద్యత్ ఏవ వదతి తత్తద్భవతి. అట్టి సంప్రత్తి కర్మచే భూమవలన వాక్కు అగ్నివలన ప్రాణము దివ్యత్వము పొంది యజమానిని తిరిగి చేర్చున్నాయి. అట్టి సంప్రత్తి కర్మలు ఎరిగినవాని వాక్కు సత్యవాక్కు అగుచున్నది. అట్టి వాక్కు దివ్య దైవీ సంబంధమైన పరిశుద్ధత పొందగలదు. ఇక్కడ జీవాత్మయే పరమాత్మకు పుత్రుడు అవి కూడా విశ్లేషించబడుతోంది. మంత్ర 19 దివశ్చైనమాదిత్యాచ్చ దైవం మన ఆవిశతి తద్వై దైవం మనో ఏనానంద్యవ భవత్యథో న శోచతి. 19 దివశ్చ ఏనం ఆదిత్యాచ్చ దైవం మన ఆవిశతి తద్వై దైవం మనో ఏన ఆనంద్యవ భవతి అథో న శోచతి. ఈ విధంగా సంప్రతి కర్మచేత ఎవడైతే దృశ్యముతో లోకములతో జీవించినంతకాలం ఏర్పడిన సమస్త సంబంధ బాంధవ్యములను కర్మయజ్ఞ వ్యావృత్తులను జయించివేస్తాడో అట్టివాని మనస్సు పరిశుద్ధత పొంది తనకు అధిష్ఠానమగు సూర్యునియందు ఆదిత్యునియందు ప్రవేశము పొందగలదు. తన జీవాత్మత్వమును జగత్తుకు సమర్పించివేసి పరమాత్మను సంతరించుకున్నవాడు అగుచున్నాడు. ఏ మనస్సుచే సమస్త జన్మకర్మ అనుబంధం బాంధవ్యములను పొందాడో ఆ మనోవిభాగమును పాము కుబుసము వలె అంతర్గతంగా విడిచినవాడై ఎవడు ఉండి ఉంటాడో అట్టివాడు సర్వవేదనలను విడిచి ఆత్మానందుడై ఉండగలడు. మంత్ర 20 అభ్యశ్చైనం చంద్రమసశ్చ దైవ ప్రాణ ఆవిశతి సవై దైవ ప్రాణో యహ సంచరగ్శ్చ సంచరగ్శ్చ న వ్యథతేథో న రిష్యతి స ఏవంవిత్ సర్వేషాం భూతానామాత్మా భవతి యథైషా దేవతైవం స యథైతాం దేవతాం సర్వాణి భూతాన్యవంత్యేవ ఘైవంవిదం సర్వాణి భూతాన్యవంతి యదుకించమాహ ప్రజాః శోచంత్యమేవాసాం తద్భవతి పుణ్యమేవామం గచ్చతి నహ వై దేవాన్ పాపం గచ్చతి. 20 అభ్యశ్చ ఏనం చంద్రమసశ్చ దైవః ప్రాణ ఆవిశతి స వై దైవః ప్రాణో యః సంచరంశ్చ అసంచరంశ్చ న వ్యధతే. ఈ విధంగా సంప్రతి కర్మ నిర్వర్తించిన వాణి విషయంలో ప్రాణశక్తి నిర్మలత్వము లోక వ్యవహారిక అప్రమేయత్వము సంపాదించుకున్నదగుచున్నది. అతని ప్రాణశక్తి ఉదకమును చంద్రుని చేర్చున్నది. అప్పుడు ఇక ఆ ప్రాణశక్తి సంచార అసంచారములు తరంగ జలముల వలె కలిగి ఉంటుకూడా సమస్త వ్యధలు త్యజించినదే ఉంటుంది. అథో నరిష్యతి స ఏవం విత్ సర్వేషాం భూతానాం ఆత్మా భవతి యథా ఏషా దేవతైవం దేవతాయవం సహ యథా ఏతాం దేవతాగ్ సర్వాణి భూతాని అవంతి ఏవం హైవం విదగ్మ్ సర్వాణి భూతాని అవంతి. దుహఖము భయముల నుండి విడివడిన అట్టి కేవల ప్రాణతత్వము ఎరిగినవాడు సమస్త భూతజాలము యొక్క ఆత్మస్వరూపుడై వెలుగొందుచున్నాడు. వాక్మన స్వరూపుడై బ్రహ్మదేవుని వలె స్వయం ప్రకాశమానడుగుచున్నాడు. అట్టి నిర్మల జగత్ విషయాతీత ప్రాణమును సంప్రతి కర్మ నిష్ఠచే సిద్ధించుకున్నవాడు సర్వజీవులకు పూజనీయుడు. ఇంకా కూడా సర్వభూతజాల ఆత్మతత్వము ఎరిగినవాడగుచున్నాడు. యదుకించ ఇమాహ ప్రజాహ శోచంతి అమైవాసాం తద్భవతి పుణ్యమేవ అముం గచ్చతి నహ వై దేవాన్ పాపం గచ్చతి. అట్టి పురుషుని పట్ల ఇక ఎట్టి ప్రాపంచిక దోహకములు సమీపించవు. తత్పరమాత్మ స్వరూపుడగుచున్నాడు. పుణ్యస్వరూపము సంతరించుకుని ఆనందమయ లోకములు చేర్చున్నాడు. పాపదృష్టులు ఆతడిక కలిగి ఉండడు. సర్వే సర్వత్రా తన యొక్క ప్రాణాత్మనే దర్శిస్తూ ఉంటాడు. మంత్ర 21 అథాతో వ్రతమీమాంస ప్రజాపతిర్హ కర్మాణి ససృజే తాని సృష్టాన్యన్యోన్యేన స్పర్ధంత వదిష్యామ్యవాహమితి వాగ్దధే ద్రక్ష్యామ్యహమితి చక్షుః శ్రోష్యామ్యహమితి శ్రోత్రం. ఏవమన్యాని కర్మాణి యథాకర్మ తాని మూర్త్యః శ్రమో భూత్వోపయమే తాన్యాప్నోత్ తాన్యాప్త్వా మూర్తిరవారుంధ తస్మాచ్చ్రామ్యత్యేవ వాక్శ్రామ్యతి చక్షుః శ్రామ్యతి శ్రోత్రమధ్యమమేవ నాప్నోత్ యోయం మధ్యమః ప్రాణస్థాని జ్ఞాతుం దధిరేయం వై నః శ్రేష్ఠో యః సంచరగ్శ్చ సంచరగ్శ్చ న వ్యథతేథో న రిష్యతి హంతాస్యేవ సర్వే రూపమసామేతి తా ఏతస్యేవ సర్వే రూపమభ్వంస్తస్మాదేత ఏతేనాఖ్యాయంతే ప్రాణ ఇతి తేన హవావ తత్కులమాచక్షతే యస్మిన్ కులే భవతి య ఏవం వేద యౌ హైవంవిదా స్పర్ధతేను సుష్యత్యేను సుష్య హైవాంతతో మ్రియత ఇత్యధ్యాత్మం. 21 ఇంద్రియవ్రత మీమాంస 21 అథాతో వ్రతం ఇమాంస కర్మ ఇంద్రియ వ్రత మీమాంస అధ్యాత్మము ప్రాణోపాసన తరువాత ఇప్పుడిక కర్మ వ్రతముల మీమాంస గురించి చెప్పుకుంటున్నాము. ప్రజాపతయః కర్మాణి ప్రజాపతిర్హ కర్మాణి స సృజేతాని సృష్టాని అన్యన్యోన్యేన స్పర్ధంతవదిష్యామ్యేవ అహం ఇతి. ప్రజాపతి సృష్టినంతా ప్రజలతోనూ జీవులతోనూ వాక్కు మొదలైన ఇంద్రియములతోనూ సృష్టించారు. ఒకనొక సందర్భములో చూపు, వినికిడి, స్పర్శ, రుచి, వాసన అనబడు ఇంద్రియములు మేమే మేమే గొప్ప అని చెప్పుకోవటం ప్రారంభించాయి. వాక్ దధ్రే ఈ ద్రాక్షామి అహం ఇతి, చక్షుః శ్రోష్యామి అహం ఇతి. ముందుగా వాక్ ఇంద్రియము నాతో సమానమైన శక్తి ఎవరికీ కూడా లేదు అని పలుక సాగింది. అట్లాగే తదితర చూపు, వినికిడి మొదలైన ఇంద్రియములు కూడా మేమే శ్రేష్ఠము అని అహంకరించసాగాయి. శ్రోత్రమేవ మన్యాని కర్మాణి, శ్రోత్రమేవం అన్యాని కర్మాణి, యథా కర్మ తాని ముత్యః శ్రమోభూత్వా పయమే పయం ఏతాని ఏతాని ఆప్నోతి అత్తాని ఆప్త్వా ముత్యః అవారుంధత్యః తస్మాత్ శ్రామ్యత్యేవ. వాక్ శ్రామ్యతి, చక్షుః శ్రామ్యతి, శ్రోత్రం అథేమం ఏవన ఆప్నోద్యో అయం మధ్యమః ప్రాణః తాని జ్ఞాతుం దధిరే. ముత్యదేవత తన వినాశన శక్తితో వాక్కు మొదలైన ఇంద్రియములను తనలోనికి పొందసాగింది. అప్పుడిక ఇంద్రియ వ్యాపారములైనట్టి చూపు, వినికిడి, స్పర్శ, రస, గంధములు శ్రమను పొందుచూ నిరోధించబడసాగాయి. మృత్యువు వాక్కు, చక్షువులు, చెవులు మొదలైనవన్నీ బ్రింగివేసి ఆ తరువాత శరీరము యొక్క మధ్యగా ఉన్న ముఖ్య ప్రాణమును కూడా బ్రింగివేస్తాను అని శరీర మధ్యస్థానమును సమీపించసాగింది. మృత్యువు యొక్క చర్యలచే వాక్కు, చూపు, వినికిడి, స్పర్శ, రుచి ఇవన్నీ శ్రామ్యము రేస్ట్లెస్నెస్ పొందసాగాయి. ప్రాణము మాత్రము ప్రశాంతముగానే ఉండసాగింది. అయం వై నః శ్రేష్ఠో యః సంచరంశ్చ అసంచరంశ్చ న వ్యథతే అథో నరిష్యతి. అయితే ముత్యువు ఈ ప్రాణశక్తిని మింగాలి అని సమీపించినప్పటికీ దేహములో సంచరములు ఉండిలేకయున్న ముఖ్య ప్రాణమును ఏమాత్రము నిరోధించలేకపోయింది. అట్టి ముఖ్య ప్రాణమే శరీరములో శ్రేష్టమైనది, ముత్యువుచే మృంగబడజాలనిది. హంత అస్యేవ సర్వే రూపం అసామేతి, తా ఏతస్యేవ సర్వే రూపమభవగ్, తస్మాత్ ఏత ఏతేన ఆఖ్యాయంతే ప్రాణ ఇతి, తేన హవావ తత్కులం ఆచక్షతే. అప్పుడు ఇంద్రియములన్నీ కూడా ప్రాణమే మనలో శ్రేష్టమైనది, కనుక మనము ప్రాణముతో ఏకమై ఉండెదముగాక అని తలచి తిరిగి ప్రాణరూపమునే ఆత్మగా పొందినాయి. అందుచేతనే ఇంద్రియములన్నీ ప్రాణస్వరూపములే అని విద్యులచే చెప్పబడుతోంది. యస్మిన్ కులే భవతి యా ఏవం వేద, ఇంద్రియములన్నీ ముఖ్య ప్రాణాత్మకమైనవే, ముఖ్య ప్రాణ ప్రదర్శనములే అని ఎరిగినవాడు తను జన్మించిన వంశమునకు యశస్సు కలిగించుచున్నాడు. యౌ హైవం విద స్పర్ధతే అనుసుష్యతి, అనుసుష్య హైవ ఏ అంతతో మ్రియత ఇతి అధ్యాత్మం. ఇంద్రియములను ప్రాణాత్మకంగాను ప్రాణములను మృత్యురహితంగాను ఎరుగనివాడు ప్రాణములు మృత్యువుకు విషయము కాదు అనునది గమనించనివాడు, లేక ఈ పాఠ్యాంశ విషయము వ్యతిరేకించువాడు ఈ దేహమునందు మూర్ఛ మరణము చవి చూచుచున్నాడు. ఇంద్రియములను ప్రాణాత్మకంగాను ప్రాణస్వరూపంగాను ప్రాణశక్తి ప్రదర్శనంగాను ఎరుగబడుగాక. ఇది అధ్యాత్మము. మంత్ర 22 22 అథాధదేవతం జ్వలిష్యామ్యవహమిత్యగ్నిర్దధే తప్స్యామ్యహమిత్యాదిత్యో భాస్యామ్యహమితి చంద్రమా ఏవమన్యా దేవతా యథాదేవతం స యథైషాం ప్రాణానాం మధ్యమః ప్రాణ ఏవమేతాసాం దేవతానాం వాయుర్నిల్లోచంతి హ్యన్యా దేవతా నవాయుః సైషానస్తమితా దేవతా యద్వాయుః. 22 అధిదేవతము 22 అథ అధిదేవతం జ్వలిష్యామి ఏవాహం ఇతి అగ్నేహ దధే అధిదైవతము వాయువ్రతము. ఇప్పుడిక అధిదేవతము గురించి వివరించుకుంటున్నాము. ఒక సందర్భములో అగ్ని నాకు నేనే వస్తువులను కాలుస్తూ జ్వలించగలను అని భావన చేయసాగింది. తప్స్యామి అహం ఇతి ఆదిత్యో భాస్యామి అహం ఇతి చంద్రమ సూర్యుడు ప్రజ్ఞ నాకు నేనే తపించుచున్నాను అని తలంచసాగారు. చంద్రుడు మనస్సు నాకు నేనే వెలుగుచున్నాను అని అనుకోసాగారు. ఈ విధమైన భావంతో ధారణ చేయసాగారు. ఏవం అన్యా దేవత యథా దైవతజ్ఞ, అట్లాగే తదితర దేహములోని అధిష్ఠాన దేవతలందరూ, శబ్దస్పర్శ గ్రంథ ఇత్యాది దేవతలు కూడా మాకు మేమే ఇదంతా నిర్వర్తిస్తున్నాము అని అహంకరించసాగారు. స యథైషాం ప్రాణానాం మధ్యమః ప్రాణ ఏవం ఏతాసాం దేవతానాం వాయుః. అయితే వాక్కు మొదలైన ఇంద్రియముల మధ్యగా ఉన్న ముఖ్య ప్రాణము మాత్రము ఎట్టి అహంకారము పొందకుండా తన యొక్క వాయు కదలికలచే దేహంలో ప్రవర్తిస్తూ మౌనంగా తన ప్రదర్శనలు కొనసాగించసాగింది. తదితర దేవతా రూపములను తనవిగా కలిగి ఉండసాగింది. లోచంతి హి అన్యా దేవత నవాయః సైషా సయేషా అనస్తమితా దేవత యత్వాయః. కాలానుగతంగా మూత్యువు యొక్క చర్యలచే అన్య దేవతలు వాడిపోసాగారు, అస్తమయము పొందసాగారు. ప్రాణము మాత్రము లోచము వాడిపోవటము అలసిపోవటం పొందలేదు, వాయువు అలసిపోలేదు. అప్పుడు దేహములోని అధ్యాత్మము అధిదైవతము ఈ రెండూ చర్చించుకుని వాయు ప్రాణ స్వరూపవ్రతమే భంగము కానిది అని నిర్ణయించుకున్నాయి. మంత్ర 23 ఆయుడు ట్వి 23 అథైష శ్లోకో భవతి యతశ్చోదేతి సూర్యోస్తం యత్ర చ గచ్చతీతి ప్రాణద్వా ఏష ఉదేతి ప్రాణస్తమేతి తం దేవాశ్చక్రిరే ధర్మం స ఏవాద్య స ఉస్వ ఇతి యద్వా ఏతేముర్హ్య ధ్రియంత తదేవాప్యద్య కుర్వంతి తస్మాదికమేవ వ్రతం చరేత్ ప్రాణ్యా చేవాపాన్యా చ నేమ పాప్మా మూర్తిరాప్నవదితి యద్యు చరేత్ సమాపపైషేత్తేనో ఏతస్యే దేవతాయే సాయుజ్యం సలోకతాం జయతి. 23 ఇతి పంచమం బ్రాహ్మణం. 23 అథ ఏష శ్లోకో భవతి యతశ్చ ఉదేతి సూర్యో అస్తం యత్ర చ గచ్చతి తీతి ప్రాణద్వా ఏష ఉదేతి ప్రాణే అస్తమేతి. ఆ తరువాత ఈ విధమైన మంత్రము నియంత్రణ చెప్పబడసాగుతోంది. ఎక్కడ సూర్యుడు ఉదయించటం అస్తమించటం జరుగుతోందో అట్టి ఉదయాస్తముల ప్రదర్శనము ప్రాణశక్తి ప్రదర్శనములే. తం దేవాహ చక్రిరే ధర్మం స ఏవ ఆద్య స ఉస్వ ఇతి యద్వా ఏతే అమూర్హ్య ధ్రియంత తదేవాపి ఆద్య కుర్వంతి. అధ్యాత్మస్వరూపములైనట్టి వాగింద్రియము చక్షురింద్రియము ఘ్రాణేంద్రియము హస్తేంద్రియము మొదలైనవి అధిదేవతాస్వరూపులైన అగ్ని సూర్యుడు మొదలైన దేవతలు ప్రాణదేవత వ్రతమునే నిర్వర్తిస్తున్నారు. అందుచేత ఈ జీవులు ప్రాంతత్వోపాసనచే మృత్యువు నన్ను సమీపించదు అని తెలుసుకొని ప్రాణోపాసనా వ్రతమును మనసావాచ నిర్వర్తించెదరుగాక. తస్మాత్ ఏకమేవ వ్రతం చరేత్ ప్రాణ్యా చైవ అపాన్యా చ నేన్మా పాప్మా మృత్యుః ఆప్నో వదతి యత్ ఉచరేత్ సమాపి పైషేత్తేనో. అట్టి ప్రాణనుపాన ఏకోపాసన వ్రతము ఆచరించువానిని మృత్యువు పాపము సమీపించవు. అట్టివాడు అమృతతుల్యుడు అగుచున్నాడు. ప్రాణోపాసనను పూర్తిగా చేయకపోతే సంతృప్తిగా చేయకపోతే అది ప్రాణతిరస్కారంతో సమానము. ఏతస్యే దేవతాయే సాయుజ్యం సలోకతాం జయతి. ప్రాణోపాసన అధ్యాత్మస్వరూప అధిదేవతాస్వరూప ఉపాసన అనబడే ప్రాణవ్రతము నిర్వర్తించటంచేత ప్రాణదేవతతో సారూప్య సామీప్య సాలోక్య సాయుజ్యానుభవము సిద్ధించగలదు. ఇతి బృహదారణికోపనిషత్ తృతీయాధ్యాయే సప్తాన్న విశేషాః నామ పంచమ బ్రాహ్మణం. 3-6 షష్ఠమ బ్రాహ్మణము నామరూప కర్మాత్మక శరీరం దేహం. మంత్ర 1:6.1 త్రయం వా ఇదం నామ రూపం కర్మ తేషాం నామ్నాం వాగిత్యేతదేశాముక్తమతో హి సర్వాణి నామాన్యుత్తిష్ఠంతి ఏతదేశాం సామైతద్ధి సర్వైర్నామభ్యః సమమేతదేశాం బ్రహ్మైతద్ధి సర్వాణి నామాని బిభర్తి. 1 వాక్కు బ్రహ్మమే. 1 త్రయం వా ఇదం నామ రూపం కర్మ. ఈ సృష్టి మొత్తము 3 రూపములతో కూడి ఉన్నది. 1 నామము, 2 రూపము, 3 కర్మ. 1 నామవాక్ ఆత్మకము తేషాం నామ్నాం వాక్ ఇత్యేతత్ ఏషాం ఉక్తమతో హి సర్వాణి నామాని ఉత్తిష్ఠంతి ఏతత్ ఏషాం సామ ఏతత్ హి సర్వయః నామభ్యః సమం ఏతత్ ఏషాం బ్రహ్మైతద్ధి సర్వాణి నామాని బిభక్తి. నామాత్మకము వాటిలో నామము అననదే వాక్కు. నామములన్నీ వాక్కు నుండే ఉత్తిష్ఠత పొందుచున్నాయి. వాక్కు నుండే నామము పుట్టుచున్నది. సమస్త నామములకు వాక్కు సామాన్యము కోమన్ అయి ఉన్నది. వాక్కు సమస్త నామములకు సమానమైనట్టిది. అందుచేత వాక్కు అనబడేది సమస్త నామములకు బ్రహ్మము అయి ఉన్నది. మంత్ర 2:6.2 అథరూపాణం చక్షురిత్యేతదేశాముక్తమతో హి సర్వాణి రూపాణి తిష్ఠంతి ఏతదేశాం సామైతద్ధి సర్వై రూపయః సమం ఏతదేశాం బ్రహ్మైతద్ధి సర్వాణి రూపాణి బిభర్తి. 2:2 నేత్రేంద్రియము బ్రహ్మము రూపాత్మకము. 2 అథరూపాణం చక్షుః ఇతి ఏతత్ ఏషాం ఉక్తమతో హి సర్వాణి రూపాణి ఉత్తిష్ఠంతి రూపాత్మకము. 2 అగురూపము చక్షువులచే కళ్లచే చూడబడుతోంది. నేత్రేంద్రియము లేక చక్షురింద్రయమే సమస్త రూపములకు కారణము. సమస్త రూపములు నేత్రేంద్రియము నుండే జన్మిస్తున్నాయి. ఏతత్ ఏషాం సామైతద్ధి సర్వై రూపయః సమమేతత్ ఏషాం బ్రహ్మైతద్ధి సర్వాణి రూపాణి బిభక్తి. కాబట్టి సమస్త రూపములకు సంబంధించి చక్షురింద్రియము సమస్వరూపమై సర్వరూపములలో సమానమై ఉన్నది. సమస్త రూపములు ధరిస్తోంది కాబట్టి చక్షురింద్రియము బ్రహ్మమే అయి ఉన్నది. మంత్ర 3:6.3 అథ కర్మణమాత్మేత్యేతదేశాముక్తమతో హి సర్వాణి కర్మాణి తిష్ఠంత్యేతదేశాక్ సామైతద్ధి సర్వైః కర్మభ్యః సమం ఏతదేశాం బ్రహ్మైతద్ధి సర్వాణి కర్మాణి బిభక్తి. తదేతత్రయం సదేకమేమాత్మాత్మో ఏకః సన్నేతత్రయం తదేతదమృతం సత్యేన ఛన్నం ప్రాణో వా అమృతం నామరూపే సత్యం తాభ్యామయం ప్రాణశ్చన్నః. 3 ఇతి షష్ఠం బ్రాహ్మణం. 3 కర్మాత్మకము. 3 అథ కర్మాణాం ఆత్మా ఇతి ఏతత్ ఏషాం ఉక్తమతో హి సర్వాణి కర్మాణి ఉత్తిష్ఠంతి ఏతత్ ఏషాం సామ ఏతత్ హి ఏతద్ధి సర్వయః కర్మభ్యః సమం ఏతత్ ఏషాం బ్రహ్మ ఏతత్ హి బ్రహ్మైతద్ధి సర్వాణి కర్మాణి బిభక్తి. కర్మాత్మకము ఇక సమస్త కర్మలకు జీవాత్మయే కారణము. జీవాత్మ దేహముతో కర్మలు నిర్వర్తిస్తున్నాడు కనుక దేహమే సర్వకర్మలకు జననస్థానము. సర్వకర్మలకు దేహమే సామము సమానకారణము. ఈ దేహమే సమస్త కర్మలకు సమస్వరూపమై ఉన్నది. అన్ని కర్మలకు శరీరము ఒక్కటే కారణము కదా. ఈ శరీరమే కర్మలను ధరిస్తోంది. కాబట్టి సమస్త కర్మలకు ఈ దేహమునకు దేహీ అగుజీవుడే భరిస్తున్నాడు. తదేతత్రయం సత్ ఏకమయం ఆత్మాత్మో ఏకః సత్ న ఏతత్రయం తదేతత్ అమృతం సత్యేన ఛన్నం ప్రాణో వా అమృతం నామరూపే సత్యం తాభ్యాం అయ ప్రాణశ్చన్నః. ఈ విధంగా నామము రూపము కర్మ ఈ మూడు కూడా ఏకమయము. ఆత్మయే ఏకస్వరూపమై ఈ మూడుగా ప్రదర్శితమవుతోంది. అమృతస్వరూపమగు సత్యము ఆత్మ చేతనే ఈ నామరూప కర్మలు కప్పబడినవై ఉన్నాయి. అవన్నీ ప్రాణముచేత ప్రాణశక్తిచేతనే సర్వదా ఆవరించబడి ఉన్నాయి. ఇతి బృహదారణికోపనిషత్ తృతీయాధ్యాయే నామరూపకర్మాత్మక శరీరం నామ షష్ఠమ బ్రాహ్మణం. బృహదారణికోపనిషత్ తృతీయాధ్యాయ సమాప్తః.